మెడలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిన మాటలన్నీ మత్తుకున్నవా. ఇంత లేసి కళ్ళు ఉన్న ఎంతులంత చేరి వెంట పడితే ఇంత గున్నదే. ఒళ్ళంత తొళ్ళింత వింత కవ్వింతలేలా తుళ్ళింతై వింత కవ్వింతలేలా బాలా ఇరుక్కుపో.